పిచ్చి సన్నాసి, ఒరే పిరికి సన్నాసి, ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి, ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి, ఉన్న ఊరు కన్న తల్లి ఒరే ఒరే మరవకురా, నమ్ముకున్న సొంత ఊరు వెన్నులోన పొడవకురా, ఒరే పిచ్చి సన్నాసి. ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా, ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా, ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా, ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా, ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా, ఒరే కుర్ర సన్నాసి, చూసుకో ఒక్కసారి నీకేసి, ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా, ఊరిలోన ప్రతి ఒక్కరు నీ సుట్టం నేస్తన్రా, ఆశ పెట్టుకున్నోళ్లను అన్యాయం చేయకురా, అన్యాయం చేసి నోడి ఆటలు కట్టించరా, ఒరే పిచ్చి సన్నాసి, ఒరే పిరికి సన్నాసి, ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి, ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి. మమత తెంచుకున్న ఓడు మడిసికాడురా, మడిసైతే దేనికైనా చడిసిపోడురా, ఐదు వేళ్ళు కలిసుంటే చేతి దెబ్బ కట్టిదిరా, పిడికిలి బిగిల్చరా, పిడుగులు కురిపిల్చరా,